మెదడు చరిత్ర పుస్తకం 11వ భాగం. శబ్దశాస్త్రంలో హెల్మ్హోల్ట్జ్ అనునాదిని అనే పరికరాన్ని రూపొందించాడు. శబ్దశాస్త్రంలో దీనికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. కంటి లోపలి భాగాల్ని చూసేందుకు పనికొచ్చే ఆప్తమోస్కోప్ని కూడా కనిపెట్టింది ఇతగాడే. ఈ పరికరం నయనశాస్త్రంలో కంటి చికిత్సలోనూ విప్లవం తెచ్చింది. ఇక విద్యుదయస్కాంత రంగంలో ఇతడు సాధించిన దానికి చిహ్నంగా నేడు మనం హెల్మ్హోల్ట్జ్ సమీకరణం గురించి చెప్పుకుంటున్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విద్యుదయస్కాంత తరంగాలు ప్రసరించే తీరుని ఈ సమీకరణం వర్ణిస్తుంది. నాడీతీగలలో యాక్షన్ పొటెన్షియల్ యొక్క ప్రసారం గురించిన అధ్యయనాలలో ఈ సమీకరణం ఎంతో ఉపయోగపడింది. ఆ విధంగా 20వ శతాబ్దపు ఆరంభం కల్లా మెదడు ఓ విస్తృతమైన సంక్లిష్టమైన విద్యుత్ యంత్రం అని అర్థమయ్యింది. మెదడు ఓ పెద్ద విద్యుత్ సర్క్యూట్. ఆ సర్క్యూట్లోని అంగాలు నాడీ కణాలు లేక న్యూరాన్లు. వాటిని కలిపే తీగలు నాడులు. టెలిఫోన్ తీగలలో ప్రసారమయ్యే విద్యుత్ సందేశాలకి ఒక న్యూరాన్ నుండి అవతలి న్యూరాన్కి సమాచారాన్ని మోసుకుపోయే విద్యుత్ సందేశాలకి భౌతికంగా అట్టే తేడా లేదని తెలిసిపోయింది. జీవ పదార్థాన్ని అదిలించే కదిలించే ప్రాణశక్తులు జీవశక్తులు మొదలైన కృతక భావనలతో ఇక అవసరం తీరిపోయింది. ఆధునిక భౌతిక పద్ధతులని వేపమండలతో బాధి అలాంటి శక్తులు అన్నిటినీ నాడీశాస్త్రం నుండి బహిష్కరించారు. విద్యుత్ జీవక్రియాశాస్త్రం విద్యుత్ సాంకేతిక శాస్త్రంలో జరిగిన పురోగమనం వల్ల భౌతిక ధర్మాలతో క్రమబద్ధంగా మెదడుని అధ్యయనం చేయడానికి వీలయ్యింది. ఇక తర్వాత అంశం ఔషధ శాస్త్రం ఫార్మకాలజీ. మెదడుని ఓ పెద్ద విద్యుత్ యంత్రంగా ఊహించుకోవటం సమంజసమే అయినా మెదడులో జరిగేవి విద్యుత్ చలనాలు తప్ప మరింకేమీ లేదంటే పొరపాటే అవుతుంది. ఒక న్యూరాను మరో న్యూరాన్కి సందేశం పంపినప్పుడు ఆ సందేశం యొక్క పురోగమనంలో పలు దశలు ఉంటాయి. ఆ దశలలో ఒక్కటి తప్ప మిగతా దశలన్నీ విద్యుత్ చర్యలే. ఈ ఒక్క దశ అది అతి ముఖ్యమైన దశ మాత్రం రసాయనిక దశ. సందేశాన్ని పంపగోరుతున్న న్యూరాన్ను ఓ రసాయనాన్ని విడుదల చేస్తుంది. న్యూరాన్కి న్యూరాన్కి మధ్య ఉండే సైనాప్స్ అనే ఓ సన్నని సందుని దాటుకుని ఆ రసాయనం అవతలి న్యూరాన్ మీద పడుతుంది. ఇలా రసాయనాన్ని మాధ్యమంగా వాడుకుని న్యూరాన్ల మధ్య జరిగే సంభాషణని న్యూరో ట్రాన్స్మిషన్ అంటారు. ఈ న్యూరో ట్రాన్స్మిషన్ ప్రక్రియలో సూక్ష్మస్థాయిలో ఏమేం జరుగుతాయో ఆ వివరాలన్నీ గత శతాబ్దపు చివరి దశలోనే తెలిసాయి. కానీ నాడీ మండలం మీద రసాయనాల ప్రభావం ఉంటుందనే భావన కొత్తదేమీ కాదు. వెనకటి రోజుల్లో వేటగాళ్ళు బాణం కొసకి విషం పూసి కొట్టేవారట. అది తగిలిన జంతువు నిశ్చేష్టమై కదలలేక వేటగాడికి చిక్కిపోతుంది. దానికి కారణం బాణానికి పూసిన విషం జంతువు కండరాలని అదిలించే నాడీమండలం యొక్క చర్యకి అడ్డుపడటమే. అంటే రసాయనం నాడీమండలం మీద పనిచేయగలదన్నమాట. ఇది కాకుండా మత్తు పానీయాలు బాధోపశమనం కలిగించే మందులు మొదలైనవన్నీ రసాయనాలకి నాడీమండలం మీద ప్రభావం ఉంటుందని మనకి అనాదిగా తెలుసు అనటానికి తార్కాణాలు.